రక్తం పుస్తకం 10వ భాగం. ఇది కూడా కొన్నిసార్లు పనిచేసేది, కొన్నిసార్లు చేసేది కాదు. పనిచేయని సందర్భాలలో రెండు రక్తాలు కలిసిన మిశ్రమాన్ని పరిశీలిస్తే అందులో ఎర్ర కణాలు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్దలుగా మారటం కనిపించింది. అలా ముద్దలుగా మారిన ఎర్ర కణాలు ఆక్సిజన్ని సమర్థవంతంగా తీసుకోలేవు. అందువల్ల రోగి నీరసించిపోయేవాడు, కొన్నిసార్లు ప్రాణం మీదకి కూడా వచ్చేది. 1900లలో ఈ సమస్యకి సమాధానం ఆస్ట్రియన్ వైద్యుడు కార్ల్ ల్యాండ్ స్టైనర్ కనుక్కున్నాడు. 4 రకాల ఎర్ర కణాలు ఉన్నాయని అతడు గుర్తించాడు. కొంతమందిలో ఎర్ర కణాలకి ఏ అన్న రసాయనం జోడై ఉంటుంది, మరికొందరి ఎర్ర కణాలకి బి అన్న రసాయనం జోడై ఉంటుంది. కాబట్టి ఆయా మనుషులలో ఉండే రక్తాన్ని ఏ గ్రూపు బి గ్రూపులుగా వర్గీకరించవచ్చు. ఎర్ర కణాలకి ఈ 2 రకాల రసాయనాలు జోడై ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఏబి గ్రూప్ రక్తం అంటారు. 2 రసాయనాలు లేని వారిలో ఉన్నది ఓ గ్రూప్ రక్తం అంటారు. ఒక కోవకు చెందిన రక్తం మరో కోవకు చెందిన రక్తం గల రోగిలోకి ఎక్కిస్తే తరచూ రక్తం రాసులుగా తయారవుతుంది. కాబట్టి రోగిలో ఏ రకమైన రక్తం ఉందో అదే రకమైన రక్తాన్ని ఎక్కిస్తేనే మేలు. అత్యవసర పరిస్థితుల్లో ఏబి గ్రూప్ రక్తం ఉన్న రోగిలోకి మరే ఇతర గ్రూపుకి చెందిన రక్తాన్నైనా ఎక్కించవచ్చు. సాధారణంగా జనాభాలో 1/25 వంతు ఏబి గ్రూపుకి చెందుతారు. ఏ గ్రూప్ రోగికి అయినా బి గ్రూప్ రోగికి అయినా ఓ గ్రూప్ రక్తాన్ని ఎక్కించవచ్చు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఓ గ్రూపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఓ గ్రూప్ రక్తాన్ని ఇతరులకి ఎక్కించవచ్చు. కానీ ఓ గ్రూప్ రోగికి ఓ గ్రూప్ రక్తాన్ని మాత్రమే ఎక్కించాలి. అదృష్టవశాత్తు ఓ గ్రూప్ వ్యక్తులు చాలామంది ఉంటారు. సాధారణంగా జనాభాలో 50% మంది ఓ గ్రూప్ వాళ్లే ఉంటారు. రక్తంలో ఈ గ్రూపుల గురించి చేసిన కృషికి 1930లో ల్యాండ్ స్టైనర్కి నోబెల్ పురస్కారం దక్కింది. కొంతమందికి మాత్రం ఎర్ర కణాలని అలాంటి పేర్లతో పిలవడం నచ్చలేదు. 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే స్క్వాటిష్ శాస్త్రవేత్త కణం లోపల ఒక చిన్న నిర్మాణం ఉందని గుర్తించాడు. దానికి న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. నిజమైన ప్రతి కణంలోనూ ఒక న్యూక్లియస్ ఉంటుందని అతడు గుర్తించాడు. పైగా కణంలో న్యూక్లియస్ చాలా ముఖ్యమైన భాగం. దానివలన కణ విభజనకి కావలసిన పదార్థాలన్నీ తయారవుతాయి. న్యూక్లియస్ లేకుండా కణాలు విభజన కావు, అంటే వాటి సంఖ్య పెరగదన్నమాట. మనిషిలో ఉండే ఎర్ర కణంలో న్యూక్లియస్ ఉండదు, కాబట్టి అది నిజమైన కణం కాదన్నమాట. అందుకే దానిని కొన్నిసార్లు ఎర్ర కార్పసల్ అంటారు. ఈ ఎర్ర కణాలు లేదా ఎర్ర కార్పసల్లు ఎక్కువ కాలం సజీవంగా ఉండవు. బహుశా వాటిలో న్యూక్లియస్ లేకపోవటమే అందుకు కారణం కావచ్చు. పైగా ఇవి కష్టజీవులు. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ని ఎక్కించుకుని శరీరం అంతా ప్రయాణించి వివిధ అంగాలకి ఆ ఆక్సిజన్ చేరవేసే పని సామాన్యం కాదు. ఇలాంటి నిర్విరామ కృషి వల్ల 125 రోజుల తర్వాత అవి విచ్ఛిన్నం కావడం మొదలు పెడతాయి. అలా శిథిలమైపోతున్న ఎర్ర కణాలు శరీరంలో ప్లీహం అనే అంగంలో సేకరించబడతాయి. శరీరంలోని మిగిలిన వ్యర్థ పదార్థాలతో పాటు ఇవి కూడా విసర్జించబడతాయి. ఇనుము పరమాణువులు మాత్రం మళ్ళీ ఎర్ర కణాలలో వినియోగం కోసం భద్రపరచబడతాయి. శరీరంలో అనుక్షణం 20 లక్షల ఎర్ర కణాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. కానీ ఆ 20 లక్షలతో పోలిస్తే శరీరంలో ఉండే మొత్తం ఎర్ర కణాల సంఖ్య చాలా ఎక్కువ. అయితే ఎంత వేగంతో విచ్ఛిన్నం అవుతుంటాయో అంతే వేగంతో అస్థి మధ్యలో కొత్త ఎర్ర కణాలు ఉత్పన్నం అవుతుంటాయి. న్యూక్లియస్ ఉండే కణాల నుండి ఈ కొత్త ఎర్ర కణాలు పుడతాయి.